మెదడు చరిత్ర పుస్తకం 4వ భాగం. ఆ విధంగా మెదడు నిర్మాణానికి సంబంధించిన అవగాహనలోనూ, క్రియలకు సంబంధించిన అవగాహనలోనూ తన పూర్వీకుల విషయంలో ఉన్న వ్యత్యాసం లియోనార్డోలోనూ కనిపిస్తుంది. ఆ వ్యత్యాసం ఆ తరువాత ఎంతో కాలం మిగిలి ఉండటం ఆశ్చర్యం. రేనే డేకార్త్ చిన్నప్పుడు బళ్ళో అనలిటికల్ జామెట్రీ అనే ఓ గణిత విశేషం గురించి అందరం చదువుకునే ఉంటాం. జామెట్రీకి ఆల్జెబ్రా నుంచి పెళ్లి చేస్తే పుట్టిన ప్రత్యేక రంగం ఇది. దీనికి కర్త రేనే డేకార్త్ అనే ఫ్రెంచ్ తాత్వికుడు, గణితవేత్త. నాడీ విజ్ఞాన చరిత్రలో డేకార్త్ ఓ ముఖ్యమైన మలుపుకి సంకేతం. తత్వశాస్త్రంలో, ముఖ్యంగా పారభౌతిక శాస్త్రంలో ముఖ్యమైన సమస్య ఉంది. దీనినే మనస్సు శరీరం సమస్య అంటారు. మనసుకి శరీరానికి సంబంధం ఏమిటి? మనసు శరీరాన్ని ఎలా శాసిస్తుంది? శరీరానికి మనసు మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది? ఈ ప్రశ్నలు పైపైన చూస్తే సర్వసామాన్యంగా ఉంటాయి, కానీ కాస్త శ్రద్ధగా పరిశీలిస్తే అంత సులభంగా తేలవు. అసలు ఉందో లేదో కూడా తెలియని మనస్సు అనే తత్వానికి, భౌతిక పదార్థంతో చేయబడ్డ శరీరానికి మధ్య సంబంధం ఏమిటి? అసలు సంబంధం ఎలా ఉండగలదు? మొదలైన ప్రశ్నలకి సంబంధించిన సమస్యే మనస్సు శరీరం సమస్య. డేకార్త్ ఈ చిక్కుముడిని ఓ విచిత్రమైన రీతిలో విప్పాడు. విప్పాడు అనటం కన్నా ఆ ముడిని తెంచి అవతల పారేశాడు అనటం సబబేమో. నాడీ విజ్ఞాన చరిత్రలో మెదడు యొక్క నిర్మాణం గురించి ఎంతో క్షుణ్ణమైన అవగాహన ఉన్నా, దాని క్రియల విషయానికి వచ్చేసరికి విశృంఖల ఊహాగానం తప్ప పెద్దగా మరేమీ లేదని ఇప్పటికే మనం గుర్తించాం. ఈ సమస్యని డేకార్త్ ఈ రకంగా తేల్చాడు. అసలు మనస్సు శరీరం పూర్తిగా భిన్నమైన తత్వాలన్నాడు. మనస్సు దేహం రెండు వేరువేరు ప్రపంచాలకు చెందినవని, రెండిటిని వేరువేరు నియమాలు పాలిస్తున్నాయని వచించాడు. మనకి సుపరిచితమైన భౌతిక ధర్మాలని అనుసరించి శరీరం పనిచేస్తుంది, కానీ మనస్సు మాత్రం శరీరంతో సంబంధం లేని, విస్తృతి కానీ చలనం కానీ లేని ఓ అభౌతిక తత్వం. అయితే ఈ రెండు ఒకదాని మీద ఒకటి ప్రభావం చూపించుకోగలవు. మనస్సు గురించి ఈ రకమైన దృక్పథాన్ని ద్వైతం అంటారు. అంటే మనస్సు శరీరం వేరువేరుగా ఉన్నాయన్న భావన. భారతీయ తత్వశాస్త్రంలోని ద్వైతానికి దీనికి పెద్దగా సంబంధం లేదు. దీనికి భిన్నంగా ఓ అద్వైతం కూడా ఉంది. ఆ దృక్పథం ప్రకారం అసలు మనస్సు అనేది శరీరానికి వేరుగా లేదు. శరీరంలో, ముఖ్యంగా మెదడులోని న్యూరాన్లలో కలిగే విద్యుత్ చలనాలని మనం మనస్సు అని పిలుచుకుంటాం. ద్వైతం అద్వైతం రెండిటిలో ఏది నిజం అన్న ప్రశ్నకి ఇప్పటికీ ఖచ్చితమైన సమాధానం లేదు. నాడీ విజ్ఞాన శాస్త్రంలో ఈ రకమైన ద్వైతాన్ని బల్లగుద్ది, కుండ బద్దలు కొట్టి ప్రవేశపెట్టినవాడు డేకార్త్. అయితే ద్వైతం వల్ల మనస్సు శరీరం సమస్య తేలలేదు, కానీ మనస్సు శరీరం వేరు అన్న నమ్మకం బలపడ్డ తరువాత జనం మనస్సు గురించి మర్చిపోయి మెదడు మీద దృష్టి సారించారు. మెదడుని, నాడీ మండలాన్ని తమకు తెలిసిన భౌతిక శాస్త్ర పద్ధతులతో లోతుగా అధ్యయనం చేయటం మొదలెట్టారు. దానితో నాడీ విజ్ఞానం మునుపటి కట్టడి పోయి కట్టలు తెంచుకుని ముందుకు ఉరికింది. మామిడి పండులోని టెంకను తీసేసి తీయని గుజ్జుని హాయిగా ఆనందించినట్టు శరీరానికి చెందిన ఆత్మ, మనస్సు మొదలైన ఇబ్బందికరమైన అంశాలని ముందస్తుగా అవతల పారేసి ఇక మిగిలిన శరీరాన్ని మాత్రం ఓ యంత్రంలా పరిగణిస్తూ భౌతిక శాస్త్ర విధానాలతో విశ్లేషించటానికి వీలయ్యింది.